సురభామిని ఆడవే అందాల సురభామిని ఆడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని గానమేదైన స్వరములొక్కటే నాట్యమేదైన నడక ఒక్కటే భాష ఏదైన భావమొక్కటే అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపచేయుటి ఆడవి అందాల సురభామిని ఓహో రంభ సకల కళా నికులంభ రాళ్ళనైన మురిపించే గాళ్ళవట అందానికి రాణివట ఏది నీ హావభావ విన్యాసం ఏది నీ నాట్య కళా చాతుర్యం నా ಕೃಷ್ಣನು ಕಡಲಲ್ಲಿ ಒಗಡೆ ನನೇ ಆಡವೆ ಅಲ್ಲ.